34 విధినింద ఎందుకు రాముడు గురుదేవ? అలా అయితే పురాకృత కర్మ దైవమనేవి పర్యాయపదాలే అంటున్నారు కదా, అంటే దైవం ఉందని మీరు ఒప్పుకున్నట్టే కదా. మరి ఇందాకటి నుంచి దైవాన్ని తిట్టిపోస్తున్నారెందుకు? వశిష్ఠుడు, రామ, మంచి మాట అడిగావు, విను. పూర్వకర్మే విధి అని చెప్పాను. కర్మ అంటే ఏమిటి? పనే కదూ. పని అంటే ఏమిటి? ఇందాక చెప్పానే స్పందత్రయమని. వాటిలో ఇంద్రియ స్పందమే పని, దాని వెనకాల మనస్పందము, సంవిత్ స్పందము అనే రెండు స్పందాలు ఉంటాయని చెప్పాను. విశ్లేషణ కోసం ఈ రెండింటినీ విడదీసి చెప్పాను. కాని నిజానికి ఈ రెండు కూడా మనస్సులోని భాగాలే కనుక ఇంద్రియ ఆయసర్. 44 స్పందానికి వెనుక ఉండేది మనస్సే. దీన్ని మరో రకంగా చెబితే కర్మకు వెనుక ఉండేది మనస్సే. మరి మనస్సంటే ఏమిటి? తన్మనుకృత ఆత్మన్విశామితి అని వేదం చెబుతోంది. పరమాత్మ యొక్క వివర్తమే మనస్సు అని దీని భావం. వివర్తమంటే భ్రాంతి వల్ల తాడును చూసి పాము అనుకుంటామే, అలాంటి చోట్ల భ్రాంతి వల్ల పుట్టిన వస్తువుని వివర్తమని అంటారు. కాగా వివర్త విధానంలో పుట్టిన వస్తువులన్నీ కూడా అసత్య వస్తువులే అవుతాయి, అంటే లేని వస్తువులే అవుతాయి. పామనే భ్రాంతి కలగాలంటే సత్యమైన తాడు ఒకటి ఉండాలి. అలాగే మనస్సు అనే వివర్తం ఒకటి పుట్టాలంటే దానికి ఆధారమైన సత్య పదార్థం ఒకటి ఉండాలి. పరమాత్మ ఒకటే సత్యవస్తువు. నిజంగా ఉన్న వస్తువు పరమాత్మ ఒక్కటే. పరమాత్మ మీదినుంచి వివర్తంగా మనస్సు వచ్చింది. మనస్సు యొక్క పరిణామంగా కర్మ వచ్చింది. కర్మనే దైవము అంటున్నాము. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ దైవమనేది సత్యవస్తువా అసత్యవస్తువా? నిజంగా ఉన్న వస్తువా లేని వస్తువా? వేరే చెప్పేదేముంది? కర్మ కూడా వివర్తమే కనుక అది లేని వస్తువే. అందుకే దైవం లేనే లేదని నేను గట్టిగా చెబుతున్నాను. తాడును చూసి పామని భ్రమించిన చోట నిజంగా సత్యవస్తువేది? తాడే. ఆ తాడునే వాడు భ్రాంతి దశలో పామని పిలుస్తున్నాడు. అలాగే నిజంగా ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మనే భ్రాంతి దశలో ఉన్న జీవుడు మనస్సని, కర్మని, దైవమని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు పాము అనుకుని అరిచినట్లుగా. ఈ కర్మను, ఈ మనస్సును చూసి వాటికి లోబడి మానవుడు ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు. పనులు చేసిన కొద్దీ ఫలితాలు పొందుతూ ఉంటాడు, పనులు చేయకపోతే ఫలితాలు పొందడు. అందుకే నేను సత్కార్యాలు చేయమని చెబుతున్నాను. దీనినే పురుషకారమని, పురుష ప్రయత్నమని పిలుస్తున్నాను. లితాల కోసం